శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదాకృతి శ్రీ పరాశర భక్తార్యాయ నమః శ్రీమతే శ్రీరంగనాథాయ నమః శ్రీమతే శ్రీరంగనాయికాయై నమః శ్రీ గుణరత్నకోశః శ్రీ పరాశర భక్తార్య శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకతుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే శ్రీ పరాశర భక్తార్య శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకతుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే శ్రియై సమస్త చిదచిద్ విధాన వ్యసనం హరే అంగీకారిభిరాలోకై సార్థయంత్యై కృతోంజలిః శ్రియై సమస్త చిదచిద్ విధాన వ్యసనం హరే అంగీకారిభిరాలోకై సార్థయంత్యై కృతోంజలిః ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకో రకిత నేమ కటాక్ష లీలాం శ్రీరంగ హర్మ్యతల మంగళధిపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకో రకిత నేమ కటాక్ష లీలాం శ్రీరంగ హర్మ్యతల మంగళధిపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః అనుకల తనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజ శాఖ సీతకా నోకహద్ధి తననయన గులుచ్ఛ స్ఫార పుష్ప ద్విరేఫా రచయతు మయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ అనుకల తనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజ శాఖ సీతకా నోకహద్ధి తననయన గులుచ్ఛ స్ఫార పుష్ప ద్విరేఫా రచయతు మయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ రూపంగా ప్రమాణం స్థిరచర రచనాకార తమ్యే మురారే వేదాంతాస్తత్త చింతాం మురభిదురసి యత్పాద చిన్నైస్తరంతి భోగోపద్ధాత కేలీకులగిత భగవద్వైశ్య రూప్యానుభావా సానశ్రీరాస్త్రిణీ అమృతలహరి ధీలంఘనీయైరపాంగైః యద్యావత్తవ వైభవం తదుషిత స్తోత్రాయ దూరే స్పృహ స్తోతుం కే వయం ఇత్యదశ్చ జగృహు ప్రాంచో విరించాదయః అప్యేవం తవ దేవి వాంగ్మనసయోద్భాషానభిజ్ఞం పదం కావాచః ప్రయతామహే కవయితుం స్వస్తి ప్రశస్త్యై గిరాం స్తోతారం తముషంతి దేవి కవయో యో విస్తృణీతే గుణాన్ స్తోతవ్యస్య తతశ్చ తే స్తుతిధురా మయ్యేవ విశ్రామ్యతి యస్మాదస్మదం అమర్హణీయ ఫణితి స్వీకారతస్తే గుణాః శాంత్యౌదార్య దయాదయో భగవతి స్వాం ప్రసృవీరన్ ప్రథాం సూక్తిం సమగ్రయతు నస్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజ మహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణై గుణ గుంభన గౌరవైర్యాం కండూల కర్ణ కుహరాః కవయోధయంతి అనాఘ్రాతావద్యం బహుగుణ పరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాసాపి గహనం పదానాం సౌభ్రాతాద్ అనిమిష నిషేవ్యం శ్రవణయో త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాడీ విరసితం శ్రియశ్రీ శ్రీరంగేశయ తవ చ హృద్యాం భగవతీం శ్రియం తత్తోప్యుచ్చైర్వయమిహ प्रणाम श्रुणुतराम दृशौ ते भूयास्ताम सुख सरलतारे श्रवणतः पुनर्हर्षोत्कर्षास्फुटतु भुजयोः कञ्चुक शतम् देवी श्रुतिम् भगवतीम् प्रथमे पुमांसः सत्सद्गुणौ घमणिकोशगृहम् गृह्णन्ति तद्वार पाटन पटूनि च सेतिहास अन्तर्कण स्मृति पुराण पुरस्सराणि आहुर्वेदानमानम् कतिजन कतिजाराजकम् विश्वमेतत् राजन्वत् केचिदीशम् गुणिनमपि गुणैस्तम् दरिद्राणमन्ये भिक्षावन्ये सुराजम् भवमिति च जडास्ते तथा तल्यकार्षु एते श्रीरङ्गहर्म्याङ्गण कनकलते नक्षणम् लक्ष्य आहुर्वेदानमानम् कतिजन कतिजाराजकम् विश्वमेतत् राजन्मत् केचिदीशम् गुणिनमपि गुणैस्तम् दरिद्राणमन्ये भिक्षावन्ये सुराजम् भवमिति च जडास्ते तथा तल्यकार्षु एते श्रीरङ्गहर्म्याङ्गण कनकलते नक्षणम् लक्ष्यमासन् मनसि विरसताक्ष्णाम् भक्ति सिद्धाञ्जनेन श्रुतिशिरसि निगूढम् लक्ष्मीते वीक्षमाणाः निधिमिव महिमानम् भुञ्जते येऽपि धन्याः ननु भगवति दैवीम् सम्पदम् तेऽभिजाताः अस्येषाना जगदैति ते धीमहेयाम् समृद्धिम् श्री श्री सूक्तम् बहुमुखयते ताञ्च शाखानुशाखम् ईष्टे कच्चिज्जगत इति यः पौरुषे सुप्त उक्तः तम् च त्वत्कम् पतिमधिजगौ उत्तरश्चानुवाकः उद्बाहुस्त्वाम् उपनिषद सावाहनैकानि यन्त्रीम् श्रीमद् रामायणमपि परम् प्राणिति त्वच्चरित्रे स्मर्तारोऽस्मज्जननि यत मे सेतिहासैः पुराणैः निन्युर्वेदानपि च तत मे त्वन्महिम्नि प्रमाणम् आकुर्ग्राम नियामकादपि विभोरा सर्वनिर्वाहकात् ऐश्वर्यम् यदिहोत्तरोत्तर गुणम् श्रीरङ्ग भक्तुः प्रिये तुङ्गम् मङ्गल मुद्गलम् गरिमवत् पुण्यम् पुनः पावनम् धन्यम् यत्तदस्य वीक्षण भुवस्ते पञ्चषा विप्रुषः एको मुक्तादपत्र प्रचलमणिघणात्कारि मौलिर्मनुष्यः दृप्यद्दन्तावलस्थो न गणयति न तान् यक्षणम् शोणिपालान् यत्तस्मै तिष्ठतेऽन्यः कृपणमशरणो दर्शयन् दन्तपङ्क्तिः तत्ते श्रीरङ्गराज प्रणयिनि नयनोदञ्चित न्यञ्चिताभ्याम् रतिर्मति सरस्वति धृति समृद्धि सिद्धि श्रियः सुधा सखि यतो मुखम् विचलिषेत्तव ब्रूलताम् ततो मुखमतेन्दिरे बहुमुखीमहम् पूर्विकाम् विकाख्य च वशम् वदा परिवहन्ति कूलङ्कषाः सगस्थिर परित्रस ब्रज विरिञ्चना किञ्चनैः अनोकः बृहस्पति प्रबल विक्लव प्रक्षिणम् इदम् सतसतात्मना निखिलमेव निम्नोन्नतम् कटाक्ष तदुपेक्षयोस्तद हि लक्ष्मि तत्ताण्डवम् काले शंसति योग्यताम् चितचितोरन्योन्यमालिङ्गतोः भूताहङ्कृति बुद्धि पञ्चकरणी स्वान्त प्रवृत्तीन्द्रियैः अण्डानावरणैः सहस्रमकरोत्तान् भूत् भुवः सर्वतः श्रीरङ्गेश्वर देवी ते विहृतये सङ्कल्पमानः प्रियः शब्दादीन् विषयान् प्रदर्श्य विभवम् विस्मार्यदास्यात्मकम् वैष्णव्या गुणमाययात्मनिवहान् विप्लाव्य पूर्वः पुमान् पुंसापण्यवधू विडम्बिव पुषा ధూర్తాని వాయాసయన్ శ్రీరంగేశ్వరి కల్పతే తవ పరిహాసాత్మనే కేలయే యద్దూరే మనసు యదేవ తమసః పారే యదద్యద్భుతం యత్కాలాదపచేలిమం సురపురి యద్గచ్ఛతో దుర్గతిః సాయుజ్యస్య యదేవ సూతిరథవా యద్దుర్గ్రహం మగ్గినాం తద్విష్ణోః పరమం పదం తవ కృతే మాతస్సమాం నాశిశుః హేళాయామఖిలం చరాచరమిదం భోగే విభూతిః పరా పుణ్యాస్తే పరిచారకర్మణి తదా పశ్యంతి ఏ సూరయః శ్రీరంగేశ్వర దేవి కేవల కృపా నిర్వాహ్య వర్గే వయం శేషిత్వే పరమ పుమాన్ పరికరాహ్యేతే తవ స్ఫారణే ఆజ్ఞానుగ్రహ భీమ కోమల పురీ పాలా ఫలం భేజుషాం యాయోద్యేత్య పరాజితేతి విదితా నాకం పరేణ స్థితా భావైరద్భుత భోగ భూమ గగనై సాంద్రా సుధాస్యందిభిః శ్రీరంగేశ్వర గేహలక్ష్మి యువయోస్తాం రాజధానీం విదుః తస్యాంచ తత్కృపావన్నిరవధి జనతా విశ్రమార్హవకాశం సంకీర్ణం దాస్య తృష్ణా కలిత పరికరై కుంభిరానంద నిఘ్నైః స్నేహాదస్థాన రక్షా వ్యసనిభి అభయం సాంగచక్రాది ముఖ్యైః ఆనందై కార్ణవం శ్రీః భగవతి యువయో రాఘురాస్థానరత్నం తత్ర స్పర్శగంధం స్ఫురదుపరి అగారత్ర రోచిర్వితానం విస్తీర్యానంత భోగం తదుపరి నయత విశ్వమేకాతపత్రం తైస్తైకాంతేన శాంతోదిత గుణ విభవైః అర్హతా త్వామసంఖ్యైః అన్యోన్యాద్వైత నిష్టా ఘనరస గహనాన్ దేవి భద్రాది భోగాన్ భోగ్యావామపి నాంతరీయకతయా పుష్పాంగరాకై సమం నిర్వృత్త ప్రణయాతి వాహన విధౌ నీతాః పరివాసతాం దేవి త్వామను నీలయా సహ మహీదేవ్య సహస్రం తథా యాభిత్వం సనబాహు దృష్టిభిరివ స్వాభిప్రియం శ్లాఘసే తే సాధ్యాస్సంతి దేవా జనని గుణవపుర్వేష వృత్తస్వరూపైః భోగైర్వా నిర్విశిషా సవయత ఇవయే నిత్య నిర్దోష గంధాః హే శ్రీః శ్రీరంగ భర్తుస్తవజ పద పరీచార వృత్తై సదాపి ప్రేమ ప్రద్రాణ భావా విలసిదయ అషాక్రార కైంకర్య భోగాః స్వరూపం స్వాతంత్ర్యం భగవతైదం చంద్రవదనే త్వదాశ్లేషోత్కర్షాత్ భవతి ఖలు నిష్కర్ష సమయే త్వం ఆశీర్మాసః శ్రీః కమితిరిదమిత్థం తు అవిభవః తదంతర్భావాత్ త్వాం న పృథక్ అభిదత్తే శ్రుతిరపి తవ స్పర్శాదీశం స్పృశతి కమలే మంగళపదం తవేతం నోపాధేరుపనిపతితం శీలసి యతః ప్రసూనం పుష్యంతీమపి పరిమలధ్యం జిగదిషుః న చైవం త్వాదేవం స్వదత ఇతి కశ్చిత్ కవయతే అపాంగా భూయాంసో యదుపరి పరం బ్రహ్మ తదభూత్ అమీయత్ర దిత్రాశ్చ శతమఖాదిస్తదధరాత్ అత శ్రీరామ్నాయ తదుభయ ముషంస్త్వాం ప్రణిజగౌ ప్రశస్తి సా రాజ్ఞో యదపి చ పురీ కోశరథనం తత శ్రీస్త్వం విష్ణో స్వమసి తత ఏమైక భగవాన్ స్వదాయత్తర్ధిత్వే అపి అభవత్ అపరిజీన్ విభవః తయా దీత్యా రత్నం భవదపి మహార్ఘం న విగుణం కుంఠ స్వాతంత్ర్యం భవతి జన సాన్యాహిత గుణం ప్రశగన బల జ్యోతి జ్ఞానైశ్వరీ విజయ ప్రసా ప్రణత వర్ణ ప్రేమ క్షేమంకరత్వ పురస్సరాః అపి పరిమళ కాంతిర్లావణ్యమర్చిరితీందిరే తవ భగవత చైతే సాధారణ గుణరాశయ అన్యేపి యవ్వన ముఖా యువయోత్సవానా శ్రీరంగ మంగళ విజృంభణ వైజయంతి తస్మిన్ స్థల త్వయి శతస్య పరస్పరేణ విస్తీర్య దర్పణైవ ప్రచురం స్వదంతే యువత్వాదౌ తుల్యేప్యపరవచత శత్రుశమన స్థిరత్వాదీన్ కృత్వా భగవతి గుణాన్ పుంస్త సులభాన్ త్వయి స్త్రీ త్వయి కాంతాన్ మనతిమపతి పారాక్షకరుణా క్షమాదీన్ వా భోక్తుం భవతి యువయోరాత్మనిధిదా ఘన కనకద్యుతి యువదశామపి ముగ్ధదశాం యువతరుణత్రయోరుచిత మాభరణాది పరం ధ్రువం అసమాన దేశ వినివేశి విభజ్యహరౌ ద్వైత కుశేషయోదర విహారిణి నిర్విశసి అంగం తే మృదుశీష ముగ్ధ మధురోదారై గుణైర్గుంభత క్షీరాబ్దే కిం విశీషత ఉపగత మన్యే మహార్ఘాస్త్రత ఇందుః కల్పలతా సుధామధుముఖా ఇత్యాదిలాంబర్ణనా శ్రీరంగేశ్వరి శాంతకృత్రిమ కథం దివ్యం వపుర్నార్హసి ప్రణమదనువిధిస్తా వాసనానమ్రమగ్రే ప్రణయి పరిచిచీషా కుంచితం పార్శ్వకేన కనక నిగజంచ చంపక స్రగ్గమాన ప్రవరమిదముదారం భష్వమాచాం అభూమి ఏకం న్యంచ్య నతి క్షమం మమ పరం చాకుంచ్య పాదాంబుజం మధ్యే విత్తర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలం కారుణ్యకూలంకజ స్ఫారాపాంగ తరంగమంబ మధురం ముక్తం ముఖం బిభ్రసీం సురభీతనిగమాంతం వందిహీయేందిరాయాః తవ కమల పలాశ ప్రక్రియం పాదయుగ్మం వకతి యదుపమదైర్వైజయంతీ హిమాంభా మృతిభిరివ నవత్వం కాంతవాహాంతరాళే త్వత్స్వీకార కళావలేప కలుషా రాజ్యాం దృశో దుర్వచాః నిత్యం త్వం మధుపానమత్త మధుపశ్రీ నిర్తరాభ్యాం పతిం దృగ్భ్యామేవ హి పుండరీక నయనం వేదో విదామాసతే సాక్షాల్లక్ష్మి తవావలోక విభవః కాక్వాకయా వన్యతే ఆనందాత్మభిరీహ్యమజ్జనమగక్షీబాలరసైరాగల ప్రేమాద్రైరపి కూలముద్ధః కృపా సంప్లావితాస్మాదృశైః పద్మే తే ప్రతిబింధుబద్ధ కలిక బ్రహ్మాది విష్కంభకైః ఐశ్వర్యోద్గమ గద్గదైర శరణం మాం పాలయాలోకితైః పాదారుంచుతమేవ పంకజ రజశ్చేతి భృశాలోకితైః అంగం లాని రథాంబ సాగద విధౌ లీలారవిందగ్రహః డోలాతే వనమాలయా హరిభుజే హాకట్ట శబ్దాస్పదం కేనశ్రీరతి కోమలా తనురియం వాచాం విమర్ద క్షమా ఆమర్యాదమకంటకం సరయుగం నాద్యాపి నాలోకిత భూపేజస్మిత విప్రమా జగతి వా నైసర్గికత్వాయశః సూతే శైశవ యౌవన వ్యతికరో గాత్రేషు తే సౌరభం భోగ స్రోతతి కాంతదేహిక కరగ్రాహేణ గాఖక్షమః ఆమోదాద్భుతజాలి యౌవన దజా వ్యాకోచమంబాని మత్ సౌందర్యాముతసేక శీతలమిదం లావణ్య సూత్రార్పితం శ్రీరంగేశ్వరి కోమలాంగ సుమన సందర్పణం దేవితే తాంతోర ప్రతియత్నమర్హతి కవిం ధింగ్ మాం అకాండాకులం మర్మ స్పృశో రససిరా విధి విద్య వృత్తై కాంతోపభోగ లలితే లులితాంగయష్టి పుష్పావలీవ రసిక భ్రమరోపభుక్త త్వం దేవి నిత్యం అభినందయసే ముకుందం కనకరచనా ముక్తా తాటంక హార లలాటికా మణిసర తులా కోటి ప్రాయే జనార్దన జీవికే ప్రకృతి మధురం గాత్రం జాగత్ ముగ్ధ విభూషణై వలయ సకలై దుగ్ధం పుష్పైక కల్పలతా యథా సామాన్య భోగ్యమపి కౌస్తుభ వైజయంతి పంచాయుధాది రమణ స్వయమేవ బిభ్రత్ తద్భారఖేదమివ తే పరిహత్తు కామః శ్రీరంగధామ మణిమంజరి గాహతే త్వాం యది మనుజతిరశ్చాం లీలయా తుల్యవృత్తే అనుజనురనురూపా దేవి నావాదరిష్య అసర సమ భవిష్యన్ నర్మనాథస్య మాత దరదల దరవిందో దంత కాంతా యథాక్షి స్ఖలిత కటక మాల్యే దోద్భిలబ్ధి మురారే భగవతి దధిమాసం మత్రత శ్రాంతి శాంత్యై భ్రమదమృత తరంగా వర్తత ప్రాదురాసీ స్మిత నయన సుధాభి సించతి చంద్రికేవ మాతర్మైథిలి రాక్షసీ త్వయి తదైవాద్రా పరాధాస్త్వయా రక్షంత్యా పవనాత్మజా లఘుతరా తామస్య గోష్ఠీకృతా కాకం తంచ విభీషణం శరణమిత్యుక్తి క్షమౌరక్షత స్థానస్సాంద్ర మహాగత సుఖయతు శాంతిస్తవాకస్మికి మాతర్మైథిలి రాక్షసీ త్వయి తదైవాద్రా పరాధాస్త్వయా రక్ష్యంత్యా పవనాత్మజా లఘుతరా రామస్య గోష్ఠీకృతా కాకంచం చ విభీషణం శరణమిత్యుక్తి క్షమౌ రక్షత స్థానస్సాంద్ర మహాగత సుఖయతు శాంతిస్తవాకస్మికి మాతల్లక్ష్మి యథైవ మైథిల జనస్తేనార్ధనః తే వయం తద్దాస్యైక రసాభిమాన సుభగైర్భావేరిహాముత్ర చ యా మాతా దైతస్తవేతి భవతి సంబంధ దృష్ట్యా హరిం పశ్యేమ ప్రతియామయామ చ పరిచారాన్ ప్రగృహ్యేమ చ మాతల్లక్ష్మి యథైవ మైథిల జనస్తేనార్ధనః తే వయం తద్దాస్యైక రసాభిమాన సుభగైర్భావేరిహాముత్ర చ యా మాతా దైతస్తవేతి భవతి సంబంధ దృష్ట్యా హరిం పశ్యేమ ప్రతియామయామ చ పరిచారాన్ ప్రగృహ్యేమ చ పితేవ త్వత్ప్రేయాన్ జనని పరిపూర్ణాగతి జనే హితస్రోతో వృత్త్యా భవతి చ కదాచిత్ కలుషధీః కిమేతన్ నిర్దోషకైః జగతీతి త్వం ఉచితైః ఉపాయే విస్మార్యత్వ జనయతి మాతా తదసినః నేతుర్ నిత్య సహాయిని జనని నస్త్రాతుం త్వం మత్రాగత లోకే త్వం మహిమావబోధ బధిరే ప్రాప్తా విమర్దం బహు క్లిష్టం గ్రావసు మాలతీ మృదుపదం విశ్లిష్యవాదో వనే జాతో ధిక్కరుణాం దిగస్తు ఇవయో స్వాతంత్ర్యం అత్యంకుశం అతిశైతవానభ్యంనాథో మమంతబంధతం హరధనురసౌ వల్లీ భంజం బభంజ చ మైథిలి అపి దశముఖీం లూత్వా రక్షకబంధమనత్తయత్ కిమివ నపతిః కర్తా త్వచ్చాచు చుంచుమనోరథః దశశతపాణిపాదవదనాక్షి ముఖైరఖిలైః అపి నిజవైశ్వరూప్య విభవైరనురూప గుణైః అవతరణైరతైశ్చ రతయన్ కమితా కమలే వచనహి విభ్రమ భ్రమిముఖే వినిమజ్జతితే జనన భవన ప్రీత్యా దుగ్ధార్ణవం బహుమన్యతే జననిదైత ప్రేమ్నా పుష్ణాది తత్ పరమం పదం ఉదతి పరమ వ్యోన్నోర్విస్మృత్య మాదృశ రక్షణ క్షమమితి ధియా భూయ శ్రీరంగ ధామని మోదసే ఔదార్య కారుణికతాశ్రిత వత్సలత్వ పూర్వేషు సర్వం మతిగాయి తన్మత్ర మాత శ్రీరంగధామ్ని సుతాన్య ఉదాహరంతి సీతావతార ముఖమేదద్ అముష్య యోగ్యా ఐశ్వర్యం అక్షర గతిం పరమం పదం వా కస్మై చిదంజలి భరం వహతే విదీర్య అస్మై నకించిదుజితం కృతమిత్యథాంబ త్వం లజ్జసే కథయ కోయం ఉదార భావః ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మై చిదంజలి భరం వహతే విదీర్య అస్మై నకించిదుజితం కృతమిత్యథాంబ త్వం లజ్జసే కథయ కోయం ఉదార భావః జ్ఞానక్రియా భజన సంపద కించనోహం ఇచ్చాధికార జగనానుషాయాన్నభిజ్ఞ ఆగాంసి దేవీవయోరపి దుస్సహాని వక్ష్యామి మూర్ఖ చరితస్తవ దుర్భరోస్మి ఇత్యుక్తికైతవ శతేన విడంబయామి తానంబ సత్యవచస పురుషాన్ పురాణాన్ యద్వాన మే భుజ బలం తవ పాద పద్మలాభే త్వమేవ శరణం విదిత కృతాసీ ఇత్యుక్తికైతవ శతేన విడంబయామి తానంబ సత్యవచస పురుషాన్ పురాణాన్ యద్వాన మే భుజ బలం తవ పాద పద్మ లాభే త్వమేవ శరణం విదిత కృతాసీ శ్రీరంగే శరద శతం సహ సుహృద్వర్గేణ నిష్కంటకం నిర్దుఃఖం సుఖం చ దాస్య రసికాం భుక్త్వా సమృద్ధిం పరాం యుష్మత్పాద సరోరుగాంతర రజశ్యామ త్వం అంబా పితా సర్వం ధర్మమపి త్వమేవ భవ న స్వీకురు కస్మాత్ కృపాం శ్రీరంగే శరద శతం సహ సుహృద్వర్గేణ నిష్కంటకం నిర్దుఃఖం సుసుఖం చ దాస్య రసికాం భుక్త్వా సమృద్ధిం పరాం యుష్మత్పాద సరోరుహాంతర రజశ్యామ త్వం అంబాపిత సర్వం ధర్మమపి త్వమేవ భవ న స్వీకుర్వక్కస్మాత్ కృపాం ఇతి శ్రీ గుణరత్నకోశ సంపూర్ణః శ్రీమతే శ్రీ పరాశర భట్టార్యాయ నమః శ్రీమతే శ్రీ రంగనాథాయ నమః శ్రీమత్యై శ్రీ రంగనాయక్యై నమః శ్రీ గురుభ్యో నమః.